ఆపోవాదిదమాదన్ సలిలమేవ స ప్రజాపతిరేకః పుష్కరపన్నే సమభవదే తస్యాంతర్మనసి కామః సమవర్తత ఇదగుంద్రియేయమిది తస్మాద్యద్పురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మ నాకరోతి తదేషాభ్యనోక్త కామస్తదగ్రే సమవర్తతాది మనసో ఏద ప్రథమయ్యదాసీత్ తోబంధమసిరవిందన్ హృది ప్రదేశ్యాగమయమనీషేది ఉపైనం తదుపనమతి యత్కామో భవతి యేవం వేద సతవోదప్యత సతపస్తత్వా శరీరమధూనత తస్యన్మాగం సమాసీత్ తతో ఋణాకేతవో మాతరసనాశయముధిష్ఠన్ ఏ నఖాః తే వైఖానసాః ఏ బాలాః దేవాలఖిల్యాః యోరసః సోమాం అంతరతః కూర్మం భూతకం సర్పంతం తమబ్రవీత్ మమ వై త్వం మాగుంసా సమభూత్ నేత్యబ్రవీత్ పూర్వమేవాహమిహా సమితి అద్పురుషస్య పురుషత్వం స సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ భూత్వోతిష్ఠత్ తమబ్రవీత్ మమ్మై పూర్వకం సమభూ త్వమిదం పూర్వ కురుష్వేతి సగితాదాయాప అంతరిణా పురస్తాదుపాదధాత్ ఏవాహ్యేవేది సదాదిత్యముదతిష్ఠత్ సా ప్రాదేదిక అథారుణకేతుర్దక్షిణత ఉపాదధాత్ ఏవాహ్యగ్నిది తదో వాగ్ఞముదతిష్ఠత్ సా దక్షిణాదిక అథారుణకేతుః పశ్చాదుపాదధాత్ ఏవాహివాయో ఇది తదో వాయుర్విదిష్టత్ సా ప్రతీతేదిక అథారుణకేతుర్వరత ఉపాధాత్ ఏవాహీంద్రేది తదో వాయింద్ర ఉపతిష్టత్ సోదీజీదిక అథారుణకేతుర్మధ్య ఉపాధాత్ ఏవాహి భూషణ్యది తదో వై భూషోజతిష్టత్ సేయందిక అథారుణకేతుర్వరిష్టాదుపాధాత్ ఏవాహిదేవాయిది తదో దేవ మనుష్యా పితర గంధర్వాప్సరదస్థోజతిష్టన్ సోర్ధ్వాదిక యా విప్రుషో విపరాపదన్ తాభ్యోసురారక్షాకం సుపిశాచాస్థోజతిష్టన్ తస్మాత్తే పరాభవన్ విప్రభ్యోగితే సమభవన్ తదేషాభ్యనోక్త ఆపోహయద్బృహదేర్నిర్భమాయన్ దక్షన్ తథా నాజరగంతి స్వయంభం తదైమేసర్జన్ దసర్గాః అభ్యో వా ఇదగం సమభూత్ తస్మాదిదగం సర్వం రమసః స్వయం భృగి తస్మాదిదగం సర్వం శిశిర వివాధ్రువమివాభవత్ ప్రజాపతిర్వావత్ ఆత్మనాత్మానం విధాయ తదేవానుప్రావిశత్ తదేషాభ్యనోక్త విధాయ లోకాని విధాయ భూతాని విధాయ సర్వాః ప్రతిశోధిశ్చ ప్రజాపతి ప్రసమజాయతస్య ఆత్మనాత్మానమభిదం వివేశేతి సర్వమేవేదమాప్త్వా సర్వమవరుధ్య తదేవాను ప్రవిశతి యగేవం వేద చతుష్టయ్యాపో గృహ్ణాతి చత్వారి వా అపాగం రూపాణి మేఘో విద్యుత్ స్థనయత్రవృష్టి తాన్నేవావరుంధే ఆదపతి పశ్యా గృహ్ణాతి తా పురస్తాదుపదధాతి ఏతావై బ్రహ్మవర్తస్యాపః ముఖత ఏవ బ్రహ్మవర్తసమవరుంధే అస్మాన్ముఖతో బ్రహ్మవర్తశిధర కోప్యా గృహ్ణాది తాదక్షిణతముపదధాది ఏతావేతేజస్వినీరాపః ఏతలేవాస్యదక్షిణతో దధాది తస్మాద్దక్షిణార్ధస్తేజస్వితర స్థావరా గృహ్ణాది తా పశ్చాదుపదధాది ప్రతిష్ఠితా వై స్థావరాః పశ్చాదేవ ప్రతిష్ఠతి వహంతేర్గృహ్ణాది తా ఉత్తరత ఉపదధాది ఓజసా వాహేత వహంతే దివోద్యుతే దివ ఆగోజతే దివ ధావంతే ఓజయే వాస్యోత్తరతో దధాది తస్మాదుత్తరార్ధవోజస్మితర సంభార్యా గృహ్ణాది తామధ్య ఉపదధాది ఇయం వై సంభార్యాః అస్యామేవ ప్రతిష్ఠతి వల్వల్యా గృహ్ణాది తా ఉపరిష్టాదుపాదధాది అసౌ వై వల్వల్యాః అముష్యామేవ ప్రతిష్ఠతి ఇక్షోపదధాది ఇక్షు వా ఆపః అన్నం వా ఆపః అభ్యో వా అన్నం జాయతే ఎదేవాభ్యోన్నం జాయతే అదవరుంధే తం వా ఏతవరుణా కేతవో వాదర్శనార్హయోజన్వన్ తస్మాదారుణకేతుకః అదేషాభ్యనోమోక్త ఏతవో అరుణాశ్చ ఋషయో వాదర్శనాః దృష్టాగుంసదసాహే సమాహితాదో సహస్రధాయ సమిది శరదస్తైవ సహస్రదశ్చ ప్రతిష్ఠతి ఏదమగ్నిజనుదే యౌదేనమేవం వేద జానదగ్నేముత్తరవేదీం ఖాత్వా అపాం పూరయతి అపాగం సర్వత్వాయ పుష్కరపర్ణగం రుక్మం పురుషమిత్యుపదధాతి తపో వై పుష్కరపర్ణం సత్యగం రుక్మ అమృతం పురుష ఏతావద్వాస్తి యావదేవాస్తి అదవరుంధే పూర్ణముపదధాతి అపామేవమేషమవరుంధే అథో స్వర్గస్ లోకస్ సమష్ట్యై ఆపమాపామసర్వా అస్మాదస్మాజుదోముద అగ్నిర్వాయుశ్చతుర్యశ్చ రాజంద్రస్కరధియా ఇది వాయువశ్వారశ్వపదయ లోకం ప్రణక్షిద్రం ప్రణ యాస్తిస్రః పరమయా ఇంద్రఘోషాపోపశుభిరేవా కేవేది పంచచిదయముపదధాతి పాంతోగ్నిః యావానేవాగ్నిః సంజనుతే లోకం ప్రణయాద్వితీయాముపదధాతి పంచపదా వే విరాట్ తస్యావాయ్యం పాద అంతరిక్షం పాద జవ పాద విషః పాద మరోరజా పాద విరాజ్యేవ ప్రతిష్ఠతి ఏదమగ్నిజనుతే యౌజైనమేవం వేద అగ్నిం ప్రణీయోపథమాధాయ నమభిదలేత అభీష్టక ఉపదధాతి అగ్నిహోత్రేదశపూర్ణమాసలో పశుబంధే చాతుర్మాస్యేషు అసో ఆహుః సర్వేషు యజ్ఞకృతుష్మిది అసహస్వాహారుణస్వాయంభువ సావిత్రః సర్వోగ్నిరిత్రణంగం మన్యామహే నానావాహేతేదాహం వీర్యాణి తమగ్నించినుతే క్షత్రియమగ్నించిన్వానః తమగ్నించినుతే సావిత్రమగ్నించిన్వానః తమగ్నించినుతే నాగేతమగ్నించిన్వానః తమగ్నించినుతే చాదుర్హోత్రియమగ్నించిన్వానః తమగ్నించినుతే వైశ్రుతులమగ్నించిన్వానః తమగ్నించినుతే ఉపానువాక్యమాసుమగ్నించిన్వానః తమగ్నించినుతే హిమవారుణకేతుకమగ్నించిన్వాన ఇది ృషావాగ్నిః ప్రాణముసర్గస్ఫాలయేత్ అన్యేతాస్యజ్ఞః తస్మాన్నార్షజ్ఞః సోత్తరవేదశుకృతృషజన్వేద ఉత్తరవేద్యాగస్యగ్నిశ్రీయతే ప్రజాకామశ్చిన్వేద రాజాపత్యో వాగేశోగ్నిః రాజాపత్యా ప్రజాః ప్రజావాన్ భవతి ఏవం వేద పశుకామశ్చిన్వేద సంజ్ఞానం వాగేతత్పశూనాం యదాపః పశూనామేవ సంజ్ఞానేగ్నిజ్ఞనుతే పశువాన్ భవతి యజేవం వేద వృష్టికామశ్చిన్వేద ఆపో వై వృష్టిః పర్జన్యో వర్షుకో భవతి యజేవం వేద ఆమయా వీచిన్వీత ఆపో వై భేణజం వేణుజమేవాస్మై కరోతి సర్వమాయులేతి అభిజరగ్ఞశ్చిన్వేద వజ్రో వా ఆపః వజ్రమేవ భ్రాతుర్వేభ్య ప్రహరతి స్థృణతయేనం తేజస్కామోక్షస్కామః బ్రహ్మవర్తతకామ స్వర్గకామశ్చిన్వీత ఏతావద్వాస్తి యావదేతత్ యావదేవాస్తి తదవరుంధే తస్యైరద్వ్రతం పరిణతి నధావేత్ అమృతం వా ఆపః అమృతస్యానందరిత్యై నాప్సమూత్రపురేషం కురుయాత్ ననిష్ఠీవేత్ నవిపసనస్నాయాత్ దుఃఖ్యో వాదేశోగ్నిః ఏతస్యాగ్నిర్నిదాహాయ పుష్కరపర్ణానిహిరణ్యం వాతిష్ఠేత్ ఏతస్యాగ్నిర్నభ్యాలోహాయ నకోన్మస్యాశ్నీయాత్ మోదకస్య అఘాతుకాండేన మోదకాని భవంతి అఘాతుకా ఆపః ఏతమగ్నిజనుతే యూతేనమేవం వేద ఇమానుకం భువనాశేషదేవ ఇంద్రశ్చ విశ్వేదేవాః యజ్ఞం చ స్తంభం చ ప్రజాం చ ఆదిత్యేంద్రస్సహశేషధాతు ఆదిత్యేంద్రస్సగణామరుద్భిః అస్మాకం భవత్వవితాతనూనాం ఆప్లవస్వ ప్రప్లవస్వ ఆండీభవ యమామహుః సుఖాదీన్ దుఃఖనిధనాం ప్రతిమంచస్వస్వాం పురం పరీనయస్వాయం భువాః ఏ శరీరాణ్యకల్పయన్ తేతే దేహం కల్పయంతు మాజదే క్షాస్పదీర్ణద ఉత్తిష్టతమా స్వప్త అగ్నిమిచ్ఛద్ధం భారతాః రాజ్ఞ స్వామస్య దృప్తాసః సూర్యేణ తేజోషసః ఇవాసువాసాః అష్టాచక్రాణవద్వారా దేవానాం పూరయోధ్యా అస్యాగం హిరణ్మయ కోశః సర్గో లోకో జ్యోతిషావృతః యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీ తస్మై బ్రహ్మచ బ్రహ్మా చ ఆయుష్కీర్తిం ప్రజాం దదుః విభ్రాజమానాగం హరిణీ శిశాగం పరీమృతా పురగం హిరణ్మయీం బ్రహ్మా వివేశా పరాజితా పరాంగేత్యజ్యామయీ పరాంగేత్యనాశయీ ఇహజాముత్తజాన్వేది విద్వాన్ దేవాసురానుభయాన్ యత్కుమారీ మంత్రయతే యద్యోషిద్యత్పతివ్రతాః అరిక్ష్ణయక్కించ క్రియతే అగ్నిస్తదను మేధతి అచిదాదశ్చిదాదశ్చ యద్వానో యేప్యయద్వినః స్వర్యంతో నాపేక్షంతే ఇంద్రమగ్నిం చ యే విదుః శ్రియతాయిన సంయంతి అశ్మిభిః సముదీరితాః అస్మాల్లోకాయముష్మాచ్చ యషిభిరదాత్మష్మిభిః అపేతపేతభిసర్పటాదః ఏత్రస్థపురాణాయే చనూతనాః అహోభిరద్భిరక్తిభిర్వ్యక్తం యమోదాత్మవసానమస్మై నిర్మణంతరుపాత్వర్యః అదృష్టాయేన కృష్ణజాః కుమారేషు కనేనేషు జారిణేషు జగేషితాః ఏదపీతా ఆండపీతాః అంగారేణ చదేహుతాః ద్వయాన్ పుత్రపౌత్రకాన్ ద్వేహ్యమరాజకాన్ శతమిన్ను శరదః అలోహిర్బ్రహ్మ విలపం పితృణాం చ యమస్య చ వరుణస్యాశ్వినోరగ్నేః మరుదాహం చ విహానసాం కామప్రయవణం వేరస్తు సత్యేవాస్మి సనాతనః ఈనాగో బ్రహ్మశ్రవో రాఘోధనం పుత్రానాపో దేవీరిహాహితా శ్రీష్ణీం గ్రధ్వశ్రీష్ణీం చ అపేతో నిర్దయంహసః పరిపాశగ్రశ్వేతపుక్షం విజంఘకుంసమనోదరం సదానవాచ్యాయాస అగ్నేనాదయసందశ ఈర్ష్యాభూయే బుభుక్షా అనున్యం కృత్యాం చ దీశిరే అచేన గిగుం సుకావత అగ్నేనాదయసందశ పర్జన్యాయ ప్రగాయత ఇవస్పుత్రాయ మేషుషే సనోయవసమిచ్చదు ఇదం వజ పర్జన్యాయ స్వరాజే ఋతోస్మతరం తద్యోత అయోభోర్వాతో విశ్వకృష్ణయస్సం తస్మే సువిప్పలావోషధీర్దేవగోపాః యోగభ్రమోషధీనా గవాహం కృణోత్యనువదా పర్జన్యః పురుషీణాం పునర్మామేత్వింద్రియం పునరాయుః పునర్భగః పునర్బ్రాహ్మణమేతుమా పునర్ద్రవిణమేతుమా యన్మేర్దవేద పృథివీమస్కాన్ యదోషధీరప్యదలభ్యజాపః ఇదం తత్పునరాదే దీర్ఘాయిత్వాయ వర్తసే యన్మేరేత ప్రసిచ్యతే యన్మహాజాయతే పునః తేన మామృతం కురు తేన సుప్రజలం కురు అభ్యస్తిరోధాజాయత తవ వైష్ణవటస్వద నిరోధేహితపత్రాన్నః ఏ అపోష్ణంతి కేచన రాష్ట్రే మాయాం వైశ్రవణః ప్రసగం సహస్రబంధురం పురుశ్చక్రగం సహస్రాశ్వం ఆస్థాయాయాదినో బలిం కస్మై భూతాని బలిమావహంతి ధనంగావోహస్తి హిరణ్యమశ్వాన్ అసావసుమతో యజ్ఞస్య శిరం విభ్రతో న ముఖేం విరాజం సుదర్శనేన క్రౌంచే చ వైనాగే చ మహాగిరౌ సద్వాట్టారగమంతా సగుంహార్యన్నగరంతవ ఇది మంత్రాః కల్పోదవోర్ధ్వం యది బలిగుంహరేత్ హిరణ్యనాభయే విలరేగౌ వేరాయాయం బలిః సర్వభూతాధిపతయేన మలిది అసబలిగం హత్వోపతిష్ఠేత క్షత్రం క్షత్రం వైశ్రవణః బ్రాహ్మణాభయగ్రస్మః నమస్తేస్తు మామాహిగంసీ అస్మాత్ప్రవిశ్యాన్నమధ్యీతి అసతమగ్నిమాతధీత యస్మిన్నేతత్కర్మ ప్రయుంజీత యదోధాభూః యదోధాభువః యదోధాస్వః యదోధాభూర్భువస్వః సర్వేషాం లోకానామాధిపత్యేతీతేతి అసతమగ్నిమిన్ధీత యస్మిన్నేతత్కర్మ ప్రయుంజీత తిరోధాభూ స్వాహా తిరోధాభువ స్వాహా తిరోధాస్వ స్వాహా తిరోధాభూర్భువ స్వ స్వాహా విస్మిన్నస్య కాలే సర్వాహుతేరుదాభవేగః అభిబ్రాహ్మణముఖీనా అస్మిన్నంధకాలే ప్రయుంజీత పరస్సు ప్రజనాద్దేవీ మాస్మప్రమాద్యంతమాధ్యాపయేత్ సర్వార్థాః సిద్ధ్యంతే ఏకేవం వేద శుద్ధ్యన్నితమజానతాం సర్వార్థాన సిద్ధ్యంతే యస్తే విఘాతుకో భ్రాత మమాంతరహృదయే శ్రుతః తస్మాగ్రపిండం జుహోమి సమేర్థాన్మావిమధీత్ మగిష్వాహా రాజాహి రాజాయ పృథక్సాహినే నమో వయం వే శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః కేతవో అరుణాశ్చ ఋషయోవాతలశనాః ప్రతిష్టాగుం సదసాహి సమాహితాసో సహస్రధాయసం శివానశ్వంతమాభవంతు దివ్యా మమోషధయః సుమృగేకాధరస్పతి మాతే వ్యోమసంతిషి సంవత్సరమేతద్వదంచలే తౌ వా మాసౌ నియమః సమాసేన తస్మిన్నియమవిశేషాః ఋషభణముదకోపస్పర్శి చతుర్థకాలపానభక్తః స్యాత్ అహర్హర్వాభేక్షమశ్నీయాత్ ఔదుంబరేషః సమిద్భిరగ్నిం పరిచరేత్ పునర్వామేత్యేంద్రియమిత్యేతేనానువాకేన ఉద్ధత పరిబోధాభిరద్భ్యః కార్యం కుర్వేత అవసంధయవాన్ అనుషయే వాయవే సూర్యాయ బ్రహ్మణే ప్రజాపతయే చంద్రమసే నక్షత్రేభ్యః ఋతుభ్యః సంవత్సరాయ అరుణాయరుణాయే త్రివ్రత హోమాః ప్రవర్గ్యవదాదేశః అరుణాకాండర్షయః అరణ్యేధీరన్ భద్రంగన్నేభిరుద్వేజ విత్వా మహానాం నేభిరుదకం సగ్గస్పశ్య తమాచార్యోదద్యాన్ శివాశ్రందమే త్రోటధీరా నభతే సుమృగేలి భూమిం ఏమవర్గే హేను దక్షిణా రగుంభం వాతశ్చ క్షోమం అన్యద్వా శుక్లం యథాశక్తి వా ఏమగ్నిస్వాధ్యాయధర్మేణ అరణ్యేధీర తపస్వీ పుణ్యాభవతి తపస్వీ పుణ్యాభవతి భద్రం దధాతు ఓం శాంతి శాంతి శాంతి నమో బ్రహ్మణే నమోస్తగ్నిలే నమో పృథివ్యే నమోషధీభ్య నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే మృగతే కరోమి ఓం శాంతి శాంతి శాంతి స హవై దేవానాం చాసురాణాం చ యజ్ఞం ప్రదదావాస్తాం వయజ్ఞ స్వర్గం లోకమేష్యామయమేష్యామయసురాస్తన్నగ్రహసైవ్రహ్మచర్యేణ తమసైవ దేవాస్తేసురాముఖ్యగ్రస్తేన ప్రాజానగ్రస్తే పరాభవంతేన స్వర్గం లోకమాయం పృథదేన వైయజ్ఞేన దేవ స్వర్గం లోకమాయం న పృథదేనాసురాన్ పరాభావయన్ పృథదో వైయజ్ఞాపవేదిన దక్షిణత ఉపవే దక్షిణం బాహుముద్ధర దేవ సత్తే సవ్యమిది యజ్ఞాపవేదమేతదేవీతం ప్రాచీనావేతకం సంవేదం మానుషం రక్షాగం సింహవాపురో నాకేతవోగ్రమతిష్టం దాన్ ప్రజాపతిపరేణోపామంత్రయతాన్ ప్రజాపతిష్టం తగం హాతాన రక్షాగస్యాదిత్యం యోధయంతయామస్తమన్వగాత్తాని హవాగేతాని రక్షాగం దిగాయత్మిమంత్రేణాంబరాజామ్యందినదు హవాగేతే బ్రహ్మవాదిన పూర్వాభిముఖా సంధ్యాయ గాయత్రిమంత్రిత ఆపవోర్ధ్వం విక్షిపంది గాయేత ఆపో వజ్రీభూత్ని రక్షాగంసి మందే హారుణే ద్వీపే ప్రక్షిపంది ప్రదక్షిణం ప్రక్రమంది తేన వాత్మానమవధోన్వంతమస్తమాదిత్యమభిధ్యాయం కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్రుతే సావాదిత్య బ్రహ్మేది బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేది దేవం వేద యద్దేవా దేవహేరణం దేవాదశ్చ కర్మా వయం ఆదిత్యాస్తస్మాన్ మామంచదత్తస్తత్తేన మామిద ఏవాజీవనకామ్యాయద్వాచామృతమోదిమా తస్మాన్నైకముంచద విశ్వే దేవాః సదోషసః ఋతేణద్యావా పృథివీరుతేణ త్వగుందరస్వతి కృతాన్నః పాక్యేణ సోయత్కించామృతమోదిమా ఇంద్రాగ్నే మిత్రావరుణౌ సోమో దాతా బృహస్పతిః ఏనాముంజన్మేణ సోగిరన్యకృతమానిమా సజాతశకుంసాజాగుంసాజాగుంసాకనీయత అనాశిష్టం దేవకృతస్మాత్తమస్మాజావేదో మమగ్ధే యద్వాచాయన్మనసా బాహుభ్యామోరుభ్యామక్షేభ్యాగం అగ్నిం మాతస్మాదేన సోగార్హపత్య ప్రపంచాన్ని దుష్కృతా ఏణ త్రిదో అన్నవాన్యద్బూవయేన సూర్యంతమసో జన్మమోచ ఏనేంద్రో విశ్వాజహాతరాదేస్తేనాహం జ్యోతిషా జ్యోతిరానశానాక్షి యత్కృతేజమప్రదేత్తమ్మగేహయేన జమస్య నిధినాచరామి ఏదత్తదగ్నే అరుణో భవామజీవన్నేవ ప్రజదత్తే దధామి యన్మయి వాచా యదా విపేషయదంతరిక్షం యదా తసాధిక్రామామి కృతే దేవాదివిజాతా యదా మయమం మే వరుణతత్వాయామి త్వన్నాగ్నే త్వమగ్నే అయాసి యతదేవ్యమహం బభూవాదిత్సంవాదం జగరజనేభ్యః అగ్నిర్మాదస్మాదింద్రశ్చదం విధానో ప్రముంచతా యధ్యస్తాభ్యాం సకలగద్భ్యాం యక్షాణాం భగ్నముపజిఘ్నమానః ఉగ్రం పశ్చాజరాట్లభృత్యాన్యక్షరదావృణదత్తా వృణాని ఉగ్రం పశ్చేరాట్లభృత్యాణిక్షమృత్తమనుదత్తమేకలే నేంద్రమానో యమస్య లోకేశయజ్జులాయ అవదేహేణ ఉదత్తమిమం మే వరుణదత్వాయామి త్వన్నోత్పన్నాగ్నే సంకుతుకో విజుతోమనిర్థోయిష్టనిస్పనః ఏస్మద్యక్షమనాగతో దూరాద్ దూరమదీజతం నిర్యక్షమదీజతే కృత్యాన్నిర్గతిం చ ఏనయోస్మత్సమృచ్ఛాదేజోస్మై పృథువామది విశ్వకుంసానుశకుంసాభ్యాం ఘనేనానుఘనేన చ ఏనాన్యోస్మత్సమృచ్ఛాదేజమస్మై పృథువామది సంవర్తదాపయసాదంతనోభిరణమయమనసాదకం శివేన పష్టానో అత్ర విదధాతు రాజోనుమాట్యధర్మోక్షం ఆయుష్ే విశ్వతో లతమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయాదిపరాయక్ష్మకం సువామిదే ఆయుర్దాగ్నే హిషోజుషాణో హృదప్రదీకో హృదయో నిరేధి ఘృతం వేత్వామృజారుగవ్యం విదేవ పుత్రమభిరక్షదాదిమం ఇమమగ్నాయుజే వర్తజే ఘృతిగ్మమోజో వరుణతకం దిశాధి మా దేవాత్మాదిక్ష విశ్వే దేవాహరదత్తయ్యసాహృద అగ్నాయోగం జపవసహాసుపోర్జమిరించన ఆరేపాధస్వదిక్షణా అగ్నే పవస్వస్వపాస్మే వర్తస్వీర్యం దశత్రయం వైపోషం అగ్నిర్లిప్పవమానః పాంచజన్యః పురోహితః రమీమహే మహాగయం అగ్నే జాతాన్ ప్రణుదానస్తపత్రాన్ ప్రత్యజాతాన్ జాతవేదోమృతస్వ అస్మేదీరి సుమనాహేళన్మందే శ్యామత్రివరూథ ఉద్భవ సహసా జాతాన్ ప్రణుదానస్తపత్రాన్ ప్రత్యజాతాన్ జాతవేదోమృతస్వ అధినాగ్రోగమణస్ మానో వయజ్ఞశ్యామ ప్రణుదానస్తపత్రాన్ అగ్నేయో నాభిలోకనోవృకో వారో జిఘాకుంసతి పాగస్వం వృత్రహంజలివ స్వస్మభ్యమాభర అగ్నేయో నాభిదాతమానోయస్తనిష్ట్య తమ్ వయగం సమిధం రత్వాభ్యమగ్నేమి దద్భజే యో నశ్వపాదశపదోగశ్చనశ్వపదశ్వపాదేష్టస్మిన్మృక్షసర్వం పాపకం సమూహత యోనస్వపత్నోయోర్ణామర్తాభిదాసుదిదేవాః విద్భస్యేవ ప్రక్షాళి దోమాదస్యోచ్ఛేది కించన యోమాన్వేష్జాతవేదోయంచాహన్వేష్మియష్టమా సర్వాగస్థానగ్నే సంతమయాగస్థాహన్వేష్మయేజమా యోస్మభ్యమనాదీయాద్యస్వనోద్వేషదేజన నిందాద్యోస్మాన్యప్సాహ సర్వాగస్థాన్మష్మశాకులు సకంసితం వే బ్రహ్మ సకంసితం వీర్యా అంబలం సకంసితం క్షత్రం వే విష్ణేస్యాహమస్మి పురోహితః ఉదేడాం బాహు అది నమగ్వార్చో అసోబలం క్షిణామి బ్రహ్మణా మిత్రానున్నయామి స్వా అహం పునర్మణ పునరాయం మహాగాత్ పునశ్చక్ష పునఃశ్రోత్రం మహాగాత్ పునః ప్రాణ పునరాభూతం మహాగాత్ పునశ్చిత్తం పునరాధీతం మహాగాత్ వైశ్వానరో మేధభ్యస్తనోపా అవబాధతాం దురితాని విశ్వాః వైశ్వానరాయ ప్రతివేదయామో విదీర్ణం సంగరో దేవతాసో సకేతాన్ వాచాన్ ప్రముచన్ ప్రవేద సమాపుంజాలిదురితాదవద్యాత్ వైశ్వానర పవయాన్ పవిత్రైర్యత్సంగరమభిధావాన్మనసాయాజమానో గజత్రే నోమదత్స్వామి అవీయర్విచతౌ నామదారగే దేహామృతస్యేచ్ఛదా మేజద్బద్ధకమోదనం విదేష్పలోకాన్ కృతిబద్ధాన్ ముంచాజిబద్ధకం యోనేరివ ప్రచ్యుతో గర్భ సర్వాన్ పశోనుష్ సప్రజానం ప్రగర్భేత విద్వాన్ ప్రజాపతిమయాజస్య అస్మాభిర్దత్తం జలద పరస్తాదచ్చిందంతమనుసంచరేమ ప్రయక్షాద్దాంజేక్షక్నపాగుంతస్వర్గేషాం ఆరభే చామనుగంభేచాగుంతమానం పంచామోత్సవృతేన విద్వాం పరివిష్ణయ్యదగ్నౌ తస్మై గోత్రాయేకజాగాపతిగంభేచాం యదంతరిక్షం పృథివే ముదద్యాయన్మాతరం పితరం వారయేకం శివా అగ్నిర్మాదస్వాదేన సోగాలిభవత్యమున్నో నేషత్యురితాయాని కృమ భోగిం మాతాదిర్ణో జనిత్రం ప్రాతాంతరిక్షమభిజస్తయేన యోన్న పితాభిజయాచ్చంభవాది జామిమిత్వా మామివిత్సి లోకాద్ యత్ర సుహార్ద సుఖదో వదంతే విహాయ లోకం తన్వాగస్మాయాః అశ్లోనాంగేన కృదా స్వర్గేణ ప్రవశ్యేన పితరం చ పుత్రం ఎదన్నదేవాదాస్కన్నదాస్కన్నదవాకరిష్యన్ యద్దేవానాం చక్షుష్యాగో అస్తి దేవగింజ్రాహమర్మాదస్పాదరణం కృణోదు ఎదన్నమద్యవగుధా విలోపం వాదో హిరణ్యముదగామజామవిం యద్దేవానాం చక్షుష్యాగో అస్తి దేవగింజ ప్రతిజగ్రాహమర్మాదస్పాదరణం కృణోదు జన్మయా మనసా వాచా కృతమేన కదాచన ్రువన్ పవిత్రేవాదేవేరాజ్యం వైశ్వానరాయ ప్రతివేదయాత్యాయాస్తస్మాక్షేతోకాన్ సమశ్నుదే కూష్మాన్ రేర్జుహుయాద్యోమూతమన్యేతాస్తేనో యథా భ్రూణైవ మేఢ భవతి యో యో నో రేతస్సింజితర్వాజేన మేనో భ్రూణహత్యాయాస్తస్మాన్ముచ్యతే యావదేనో దీక్షాదీక్షతేస్తరదిహోరిదం వత్సరం దీక్షితోహోరిదం వత్సరా దేవాత్మానం పునీతే మాసం దీక్షిత భవతి యో మాసం వత్సరస్వం వత్సరా దేవాత్మానం పునీతే బ్రాహ్మణస్వ్రదయ్యాగోరాజన్యశ్చామిక్షావైశ్యశ్చాచోమేప్యద్ధరయేతద్భృతం లోయాప్తిమన్యేతో బ్రదస్యామీత్యో బ్రంథానాస్రక్తో వద్భృతమిత్యనో బ్రదయేతాత్మనో నుపదాసాయ అజానహవే ప్రత్యేకస్తపశ్యమానాన్ బ్రహ్మస్వయంభ్యానర్షత్తర్షయోపపత్తేనామృత్తందాన్ దేవతాపాతిష్ఠంత యజ్ఞకామాస్తకేకం బ్రహ్మయజ్ఞమశ్యంతమాహరంతేనాయంతగజోద్ధేతేకతాపయాహుతయో దేవానానుభవనయజ్ఞయోగం దృతాహుతయోయత్సావానికోపాహుతయో సర్వాంగిరదామద్భాహుతయో యద్బ్రాహ్మణాని జిఘాతాన్ పురాణాని కల్పాన్ గాసానారాధం మేధాహృదయో దేవానాభవంతాభిక్షుసంపాత్మానవహతపాత్మానో దేవాస్వర్గం లోకమాయ బ్రహ్మణ సాయుజ్యమృషయో గచ్చన్ పంచమాయే మహాయజ్ఞాసరి ప్రదాయందే సరితిష్టందే దేవయజ్ఞపితృయజ్ఞోదయజ్ఞమనుష్యయజ్ఞమయజ్ఞేదేదజ్ఞోయుగోక్పితమిదంతదేవయజ్ఞస్సంతిష్ఠతే పితృభ్యస్వదాగరోత్యర్భ్యవస్తపితృయజ్ఞస్సంతిష్ఠతే బ్రహ్మయజ్ఞస్సంతిష్ఠతే యద్భూతేభ్యో వయం రజద్భూతయజ్ఞస్సంతిష్ఠతే యద్స్వాద్యాయమధి ఏకైకామ ప్రియ సామవాహర్ బ్రహ్మయజ్ఞస్సంతిష్ఠతే యద్స్వాధ్యాయమధి ఏకైకామ ప్రియ సామవాహర్ బ్రహ్మయజ్ఞస్సంతిష్ఠతే యద్భూతేభ్యో వయం రజద్భూతయజ్ఞస్సంతిష్ఠతే యద్స్వాధ్యాయమధి ఏకైకామ ప్రియ సామవాహర్ బ్రహ్మయజ్ఞస్సంతిష్ఠతే యద్భూతేభ్యో వయం రజద్భూతయజ్ఞస్సంతిష్ఠతే యద్స్వాధ్యాయమధి ఏకైకామ ప్రియ సామవ దర్శముదీచ్చాంబులాగుదీచ్చాం భోజితాయత్యేనక్షిణోపమేయోపవిశ్యాస్తామనుజ్యత్రిరాజామేద్యపరిమృత్యసకృతపస్పృశ్యతిరచ్చక్షుదేనాదికేశ్రోత్రేహృదయమానభ్యగత్రిరాజామృతేనజప్రేణాజగద్భిక్పరిమృతేన ఆ ప్రాజ్ఞావాజవీంద్రక్షకం సూర్యాత్మాగత సత్సృష్టేజమాగేషయజ్ఞస్య ప్రజా సద్యస్సంతిష్ఠతే తస్య ప్రాక్సాయమపృథోనమో బ్రహ్మణ విలిపరిధానీయ నిర్వాహావవస్పృశ్యగ్రహాణే నిరతో యత్కించిదా దిశాదక్షిణా తస్య వా ఏతస్య యజ్ఞస్య మేఘోః వర్ధానం విద్యుదగ్నిర్వర్షగం హవిస్తన యజ్ఞోపషట్కారో ఇరవస్పోనుపషట్కారో వాయురాత్మా మా వాస్యాగర్ధ్యం విద్వాన్ మేఘేమనిషది విద్యోదమానే స్తనేత్యవస్పోమానే వాయామా వాస్యాగస్వాధ్యాగమధీరే తపయే దత్తప్యదే తమోహి స్వాధ్యాగ్యుత్తమన్నాగం రోహత్యుత్తమ సమానాంతకం హవాయుమాం విత్తస్య పూర్ణాత్ స్వర్గం లోకం జయది తావందం లోకం జయది భూయాగం సంజా క్షయ్యం చాపుమలం మృత్యం జయది బ్రహ్మణ స్వావిద్యం గచ్చతి తస్య వా ఏతస్య యజ్ఞస్య ద్వావనధ్యాయో యదాత్మాసు జర్గద్దేశ సమర్థర్దేవతానియగేవం విద్వాన్ మహారాత్ర ఉదస్తుతితే వృజగ్గస్తిష్టం నాసీనశ్యగానోరణ్యే గ్రామేవాయమధీతే సర్వాన్ లోకాన్ దే సర్వాన్ లోకానర్ణానుసంజరదేశాభ్యుక్తా అరుణాస్మిన్నా పరస్మేగ్రస్తృతీయే లోకే అరుణాస్యామా సర్వాణాక్షిమేత్యగ్నిం మే జాతం పాత్మాజగ్రాహకం దేవా ఆహుదేవి పాత్మానమపాహుదీనాయజ్ఞేన యజ్ఞస్య దక్షిణాభిర్దక్షిణానాం బ్రాహ్మణేన బ్రాహ్మణ చంద్రాగస్వాధ్యాగేనాపహత పాత్మా స్వాధ్యాయో దేవ విక్రమ్ వా ఏదత్తయ్యో నో త్రిజత్యభాగో వాసిభవత్యభాగో ేషాభ్యుక్తం సఖాయస్ వాచ్య విభాగో అస్తి ఏకం శృణోత్కరకం శృణోద్ ప్రవేదృత పంథామస్మాధ్యాయోధ్యేతమీతేర్వాయోరాదిత్యసాయుజ్యం గచ్చతి దేశాభ్యుక్త ఏ అర్వాణమృతవాపురాణే వేదం విద్వాగుంసమభిలో వదంత్యాదిత్యమే పదే పరివదంతి సర్వే అగ్నిన్ ద్వితీయం తృతీయం చ హంసమితి యావదీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మా బ్రాహ్మణేభ్యో వేద విద్యో నివేది వే నమస్కృయాన్నాశ్లీలంగేతేతీ ఇచ్చదగి బాధ ప్రేమరిచ్చదేయో యాజయతి ప్రతిభా గృహ్ణాది యాజయత్వాధ్యాయం వేదమధీగీతత్రయాత్రం వాత్రీం గాయత్రీ మన్వాదిరేదేవలో దక్షిణావరేణైవ వరగ్స్మృణోత్యాత్మా హి వరః దుహే హవాగేట సందాగం సుయో యాజయేన యజ్ఞకృతాజయేత్సౌరణ్యం పరేత్తి సుజో దేశే స్వాధ్యాయమేవే నమధీయన్నాదీరస్యానశనం దీక్షాస్థానముపసదాలనగం సుత్యావాగ్భ్యోర్మనపుధ్రువా ప్రాణో హవిస్సామాధ్యయస్వాగేణ యజ్ఞ ప్రాణదక్షిణోనందదక్షిణ సమర్థతర కతిధావకీర్ణే ప్రవిశతి దుర్ధేత్యాహ బ్రహ్మవాదినా మరుద ప్రాణేర్ణం బృహస్పతి బ్రహ్మవర్తదేనాగ్నిమేవేదేన సర్వేణ తస్యైతాం ప్రాయశ్చిత్యం విదాంజగాలసుదేవః కాశవోగరం బ్రహ్మచారికవిగలే రమావాస్యాగం రాత్ర్యామగ్నిం ప్రణేయోపసమాధా గద్భిరాజ్యోపఘాతం జ్యోతి కామావగీర్ణోస్తవగీర్ణోస్తికామకామాయస్వాహకామాభిద్రగ్ధోస్తు ృద్ధోస్వికామకామాయస్వాహేత్యమృతమేవాత్మన్ధత్తే హుత్వా ప్రేతాంజలిమభిమంత్రేణమాసంజంతమరుదస్తమింద్రస్సం బృహస్పతి సంవాయమగ్నిస్సింజత్వాయుజాజపదేన చాయుష్మందం కరోతమే ప్రతిహాస్మై మరుద ప్రాణాజిపలం ప్రతి బృహస్పతిర్బ్రహ్మవర్తమరత్సర్భగం సర్వదర్భాత్తాదర్భమాయుమాయుమన్యేతమంత్రేణేవాత్మానమాయుమాత్మన్ధత్తేవరోక్షిణావరేణైవృగ్స్పృణోత్యాత్మా హి వరః ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభో ప్రవద్దేభ పూర్వపాదావృత్రమ్యం మిత్రాపాదావృక్షాండాండ్రజాపదర్చకం సమావేశిశుమాస్తకం హయేం వేదామృతం జగది స్వర్గాధ్వని ప్రమీయతేనాగ్నౌ ప్రమీయతేనాప్సు ప్రమీయతేనానవత్య ప్రమీయేన ధ్రువస్చక్షితమయుక్తం భూతానామధిమజరయుక్తం భూతానామిశ్రేష్టయుక్తాం భూతాన్యమపర్యావర్తంతే నమస్తే నమః సర్వం తే నమో నమః శిశుకుమారాయ నమః నమఃప్రాచ్యేయాశ్చ దేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమో దక్షిణాయే ధియేయాశ్చ దేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమః ప్రజేయేత్యే ధియేయాశ్చ దేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమః ఉదీచ్యే ధియేయాశ్చ దేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమః ఊర్ధ్వాయే ధియేయాశ్చ దేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమోధరాయే ధియేయాశ్చ దేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమో వాంతరాయే ధియేయాశ్చ దేవతాయేతస్యాం ప్రతిపదం దేతాభ్యశ్చ నమో నమో గంగాయమునయాం మధ్యయే వసందిరేమే ప్రసన్నా ప్రాణశ్చిరం దీవితం వర్ధయంతి నమో గంగాయమునయోర్మునిభ్యశ్చ నమో నమో గంగాయమునయోర్మునిభ్యశ్చ నమః నమో బ్రహ్మణే నమో అస్తగ్నే నమో పృథివ్యే నమో వోషధేభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి ఓం శాంతి శాంతి శాంతిః ఓం తచ్చయోరావృణీమహే గావియజ్ఞాయ గావియజ్ఞపదయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వంజిగాదుభేణజం షన్నాస్తుద్విపదే షంజుష్పదే ఓం శాంతి శాంతి శాంతి చిత్తిసృక్ చిత్తమాజ్యం వాగ్వేదిః ఆధీతం వరిహిః ఏతో అగ్నిః విజ్ఞాతమగ్నిః వాక్పతిర్హోతాః మన ఉపవక్తాః ప్రాణో హవిః సామాధ్వర్యః వాచస్పతే విధేనామన్ విధేమతే నామ విధేష్టమస్మాకం నామ వాచస్పతి స్వామం పిబతు ఆస్మాసు సంబంధాస్వాహ పృథివీ హోదా దివరధ్వర్యః రుద్రోగ్నేన బృహస్పతిర్వక్త వాచస్పతే వాచో వీర్యేణ సంభృతమేనాయక్షసే యజమానాయ వార్యం ఆశుభస్కరస్మై వాచస్పతి స్వామం విపది యజనరీంద్రమింద్రియాయ స్వాహ అగ్నిరహోదా అశ్వినాధ్వర్యో తష్టాగ్నే మిత్రముపభక్తా సోమ సోమస్య పురోగాః శుక్ర శుక్రస్య పురోగాః శ్రాతాస్త ఇంద్రసోమాః వాతావేర్హవనశ్రుత స్వాహ సూర్యంతే చక్షుః పాదం ప్రాణః యాం పృష్ఠం అంతరిక్షమాత్మా అంగైర్యజ్ఞం పృథివీకం శరీరైః వాచస్పతేక్షిద్రయా వాచా అక్షిద్రయా జిహ్వా దివిదేవా పృథగం హోత్రామేరయస్వ స్వాహా.